శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః శ్రీ పౌండరీకపురం శ్రీమదాండవన్ ఆశ్రమ తనియంగల్ శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది ఓమస్మత్ గురుభ్యో నమః ఓమస్మత్ పరమ గురుభ్యో నమః ఓమస్మత్ సర్వ గురుభ్యో నమః శ్రీవాస యోగి గురువర్య కృపాత్త చిన్నం గోపాల దేశిక యతే సమవాప్త బోధం తత్పాద పద్మ వినివిష్ట నిజాత్మ భారం భక్త్యాది పూర్ణ రఘువీర గురుం ప్రపద్యే శ్రీవాసరంగ పరకాల మునిత్రయాప్త లక్ష్మాత్మరక్షణయతి త్వయుగాగమాంతం ఆచార్య భక్తి పరిపూతమనర్గశీలం గోపాల దేశిక మునిం గురుమాశ్రయామః నారాయణాగ్యతిరాజ పదాబ్జ భృంగ శ్రీవాస యోగి గురునాపిత భారమీశే భక్త్యాది పూర్ణ వరదార్య కృపాత్త చిన్నం శ్రీ శ్రీనివాస మునివర్యమహం ప్రపద్యే ఆద్య శ్రీనిధి యోగి లబ్ధమనుమత్ శ్రీవాత్స్య రామానుజాత్ సంప్రాప్తాంకణ మంత్ర జాతమపర శ్రీవాస యోగీశ్వరాత్ ప్రాప్త్యాంత్యాశ్రమ వేద మౌళి యుగళం తేనార్పితం శ్రీపదౌ జ్ఞానాబ్దిం సుగుణాకరం మునివరం శ్రీరంగనాథం భజే శ్రీనారాయణ యోగీంద్ర భరదార్య కృపాశ్రయం రంగేశ పాద వినతం శ్రీనివాస మునిం భజే శ్రీవాస యోగీంద్ర కృపాత్త బోధం శ్రీశైల రామానుజలబ్ధ చిన్నం వైరాగ్య భక్త్యాది గుణైక తానం నారాయణాగ్య మునిమాశ్రయామః శ్రీరంగేశ పదే సమర్పిత వరం శృత్యంత రామానుజ శ్రీయోగీంద్ర గురుత్తమేన యమిన శృత్యంత విద్యాత్మనాః ప్రాప్త శ్రుత్యవదం సయుగ్మ హృదయం శ్రీవాస రామానుజాత్ శ్రీ శ్రీవాస మునీంద్ర దేశిక మణిం శ్రేయో నిధిం సంశ్రయే శ్రీమద్గోపాల సూరేర్నిరవధి కరుణావాప్త సత్సంప్రదాయం శ్రీమద్ వేదాంత రామానుజయతి నృపతిః సర్వతః స్థాపయిత్వా యస్మిన్ సత్సంప్రదాయం సకలముపదిశన్ అంశతోను ప్రవిష్టః శ్రీమత్ శ్రీవాస రామానుజమునిమణగం తం భజే దేశికేంద్రం గోపాల దేశిక పదాబ్జ మధువ్రతస్య ప్రజ్ఞావిరక్తి కరుణాముఖ సద్గుణాబ్దేహే వేదాంత లక్ష్మణ మునే శ్రితభాగధేయం పాదారవిందయుగళం శరణం ప్రపద్యే శ్రీకృష్ణదేశిక పదాంబుజభృంగరాజం వేదాంతలక్ష్మణ మునీంద్ర కృపాత్త బోధం త్రయ్యంత దేశిక యతీంద్ర షటారి మూర్తిం గోపాల దేశిక శిఖామణిమాశ్రయామః శ్రీరంగనాథ గురుపాద సరోజహంసం వేదాంత దేశిక పదాంబుజభృంగరాజం శ్రీమత్యతీంద్ర షటకోపధయావలంబం వేదాంత లక్ష్మణ మునిం శరణం ప్రపద్యే కళ్యాణావఘమస్మాకం కారుణ్య కలశాంబుదేహే ప్రపద్యే రంగనాథస్య పదపంగజ తల్లజం வந்தே ஸ்ரீரங்கநாதாரியம் ஸ்ரீரங்கபதி தேசிகம் ஸ்ரீ வீரராகவாச்சாரியம் வெங்கடேஷம் மகாகுரும் ராமானுஜமனந்தாரியம் தாத்தாச்சாரிய பராங்குஷௌ அகோபிலாச்சாரிய மகாதயாதீஷ குருத்தமௌ ஸ்ரீமத் வரத விஷ்ணுவார்யம் வாத்ஸ்யம் வரத தேசிகம் பிரம்மதந்திர ஸ்வதந்திராரியம் ஸ்ரீமத் வேதாந்த தேசிகம் வாதிஹம்சாம்புவாஹார்யம் ரங்கராஜ குருத்தமம் ராமானுஜார்ய மாத்ரேயம் பிரணதார்த்திஹரம் குரும் ஸ்ரீமல்லக்ஷ்மண யோகீந்திரம் ஸ்ரீபூர்ணம் யாமுனம் முனிம் ஸ்ரீராம புண்டரீகாக்ஷௌ ஸ்ரீமன்நாத சடத்விஷௌ சேனேஷ லக்ஷ்மீ லக்ஷ்மீசான் அபி ஏஷாம் பிரசாதத்தஹ ரகஸ்யத்ரய சாரே மே சமுதஞ்சதி சேமுஷி விகாஹே நிகமாந்தார்யம் விஷ்ணு பாத சமுத்பவாம் ரகஸ்யத்ரய சாராக்யாம் த்ரிஸ்ரோதசமகல்மஷாம் அவிஜ்ஞாதம் விஜானதாம் விஜ்ஞாதம் அவிஜானதாம் ரகஸ்யத்ரய சாராக்யம் பரம் பிரம்மாஸ்து மே ஹிருதி சீரொன்னதூப்புல் திருவேங்கடமுடையான் பாரொன்றச் சொன்ன பழமொழியுள் ஓரொன்று தானே அமையாதோ தாரணியில் வாழ்வார்க்கே வாணேரப் போமளவும் வாழ்வே வைசாகே ரோஹிணி ஜாத்தம் காஷ்யபான்வயவாரி தேகே இந்தும் ஸ்ரீ புண்டரீகாக்ஷம் கோஷ்டி பூர்ணமகம் பஜே ஸ்ரீமதே ரகுவீர மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே கோபால தேசிக மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே ஸ்ரீநிவாச மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே ரங்கநாத மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே ஸ்ரீநிவாச மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே நாராயண மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே ஸ்ரீநிவாச மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே ஸ்ரீநிவாச ராமானுஜ மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே வேதாந்த ராமானுஜ மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே கோபாலார்ய மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே நிகமாந்த மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே பகவதே பாஷ்யகாராய மகாதேசிகாய நமஹம் ஸ்ரீமத் யாமுன முனயே நமஹம் ஸ்ரீமன்நாத முனயே நமஹம் ஸ்ரீமதே வகுளபூஷண மகாதேசிகாய நமஹம் ஸ்ரீமதே விஸ்வக்சேனாய நமஹம் ஸ்ரீயை நமஹம் ஸ்ரீதராய நமஹம் ஸ்ரீரங்கநாயக்யை நமஹம் ஸ்ரீரங்கநாத பரபிரம்மணே நமஹம் ஸ்ரீரங்கநாத திவ்யமணி பாதுகாப்யாம் நமஹம் ஸ்ரீமதே ரகுவீர மகாதேசிகாய நமஹம்.